అతివాహకత పుస్తకం 13వ భాగం. కానీ హీలియం 3ని ఎంత చల్లబరిచినా హీలియం 2 జాతి ద్రవంగా మారే సూచనలు ఏవీ కనిపించలేదు. చివరికి 1972లో హీలియం 3 హీలియం 2 జాతి ద్రవంగా 0.0025K వద్ద మారగలదని కనుక్కున్నారు. హీలియం 3 హీలియం 4 మాత్రమే అంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద అలాంటి విచిత్రమైన ద్రవంగా ప్రవర్తిస్తాయి. అంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరే ఇతర పదార్థము ద్రవరూపంలో మిగలదు. పీటర్ లియోనిడోవిచ్ కాపిడ్జా అనే సోవియట్ శాస్త్రవేత్త మొదలగువారు ఈ విచిత్రమైన పదార్థాన్ని మరింత సూక్ష్మంగా పరిశోధించడానికి పూనుకున్నారు. ఇక తరువాత 5వ అంశం, అతివాహకత. ద్రవ్య హీలియం యొక్క అధ్యయనాలలో బయటపడ్డ ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు దైనిక జీవనంలో గొప్ప ప్రభావాన్ని చూపించబోతోంది. అది ఇలా జరిగింది. ద్రవ్య హీలియం యొక్క ఉత్పన్నం సాధ్యపడిన తరువాత శాస్త్రవేత్తలకి మొట్టమొదటిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థాల లక్షణాలను అధ్యయనం చేసే అవకాశం దొరికింది. ఉదాహరణకి, ఒక తీగలో విద్యుత్తు ప్రవహించినప్పుడు ఆ ప్రవాహాన్ని తీగ నిరోధిస్తుంది. తీగలో అడ్డుగా ఉన్న అణువులను తప్పించుకుంటూ విద్యుత్ ప్రవాహం ముందుకు సాగిపోవాలి. విద్యుత్తుకి తీగలోని అణువులకి మధ్య జరిగే ఈ సంఘర్షణలో కొంత శక్తి హరించుకుపోతుంది. దానితో తీగ కొద్దిగా వేడెక్కుతుంది. తీగని కొద్దిగా చల్లబరిచి అందులో విద్యుత్తుని ప్రవహించనిస్తే తీగలోని అణువుల సంచలనం తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాస్త తక్కువగా ఉంటుంది. కనుక అవి విద్యుత్తుని కాస్త తక్కువగా నిరోధిస్తాయి. అంటే నిరోధకత కాస్త తగ్గుతుంది అన్నమాట. కనుక అలా ఉష్ణోగ్రతని తగ్గిస్తూ పోతే నిరోధకత ఇంకా తగ్గుతూ పోతుందని, చివరికి నిరపేక్ష 0 ఉష్ణోగ్రత వద్ద నిరోధకత కూడా 0 అవుతుందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. ద్రవ్య హైడ్రోజన్ యొక్క ఉష్ణోగ్రత వరకు కూడా ఈ విషయం నిజమనే తేలింది. 1911లో అంతకు 3 ఏళ్ల క్రితమే హీలియంని ద్రవీకరించిన కామర్లింగ్ ఓన్స్ ఈ విద్యుత్ నిరోధకత విషయం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏముంటుందిలే అనుకున్నాడు. కానీ అనుకున్నట్టు జరగలేదు. గడ్డకట్టిన పాదరసంతో తన ప్రయోగాలు సాగించాడు కామర్లింగ్ ఓన్స్. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పాదరసం యొక్క నిరోధకత తక్కువగా ఉంటుంది. ద్రవ్య హైడ్రోజన్ ఉష్ణోగ్రత వద్ద అయితే నిరోధకత మరీ తక్కువగా ఉంటుంది. 4.21K వద్ద, అంటే హీలియం యొక్క మరుగుస్థానం వద్ద పాదరసం యొక్క నిరోధకత అనుకున్నంతే ఉంది. కానీ కామర్లింగ్ ఓన్స్ ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గిస్తూ పోతే 4.12K వద్ద నిరోధకత తటాలున 0కి పడటం గమనించాడు. ఆ ఉష్ణోగ్రత వద్ద పాదరసం విద్యుత్తుని ఏమాత్రం నిరోధకత లేకుండా సంపూర్ణంగా ప్రవహించనిచ్చింది. విద్యుచ్ఛక్తిలో ఏ కాస్త కూడా ఉష్ణశక్తిగా మారలేదు. ఎందుకంటే నిరోధకత ససేమీరా లేదు. ఇంత సంపూర్ణమైన విద్యుత్ వాహకత్వాన్నే అతివాహకత అంటారు. నిరపేక్ష 0 కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద విద్యుత్ నిరోధకత పూర్తిగా 0 అవుతుందని శాస్త్రవేత్తల కలలో కూడా అనుకోలేదు. అయితే అలా ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్నకి వివరణ 1973 వరకు కూడా లభ్యం కాలేదు. 1973లో జాన్ బార్డీన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈ విషయం గురించి చూచాయిగా ఓ వివరణ ఇచ్చాడు. వివరణ ఉన్నా లేకపోయినా అసలు ఇలాంటి విడ్డూరమైన ప్రవర్తన కేవలం పాదరసానికేనా లేక ఇతర లోహాలకి కూడా ఉంటుందా అని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు కుతూహలపడ్డారు. ఇతర లోహాలు కూడా అతివాహకతను ప్రదర్శిస్తున్నాయని త్వరలోనే తెలిసింది. కొన్ని లోహాలు మాత్రం అలా ప్రవర్తించలేదు. బహుశా తగినంత తక్కువ ఉష్ణోగ్రతల వద్దకు తీసుకుపోతే అవి కూడా అతివాహకతను ప్రదర్శిస్తాయేమో.